సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమై మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుళ వాసి వేదనుదే పంకజ వాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయ శనాశిని కామిని వైదిక రూపిణి వేదమయ క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫల ప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్య లక్ష్మి జయ పాలయ శాస్త్రమయే రత గజ తురగ పదాది సమానుత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాపని వారిని పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని శ్రీగజ లక్ష్మీ పాలయ మా మధుసూదన కామిని శ్రీ ధనలక్ష్మీ పాలయ మా. सुदर्शनकामिनी श्रीधनलक्ष्मी पालय माम।